రోదసి 11వ భాగం. ఇదిలా ఉండగా ఓసారి గోడార్డు ప్రయోగించిన రాకెట్ ఎగరబోయే ముందు పెద్ద శబ్దం చేసింది. ఇరుగు పొరుగు వారు అదేదో బాంబు పేలుడు అనుకుని అగ్నిమాపక దళానికి కబురు పెట్టారు. దాంతో గోడార్డ్ తన రాకెట్ ప్రయోగాలన్నీ నిలిపిచేయాల్సి వచ్చింది. గోడార్డ్ అదృష్టం బాగుండి చార్లెస్ లిండ్బర్గ్ అనే ఓ వైమానికుడు గోడార్డ్ ప్రయోగాల గురించి విన్నాడు. తన పలుకుబడి ఉపయోగించి ఎలాగోలా గోడార్డ్ ప్రయోగాల కోసం కొంత డబ్బు సమకూర్చి ఇచ్చాడు. ఆ డబ్బుతో న్యూ మెక్సికో రాష్ట్రంలో ఓ ప్రయోగశాల నిర్మించుకున్నాడు. ఆ ఖాళీ ఎడారి రాష్ట్రంలో తన రాకెట్ల చప్పుడు వల్ల ఇక ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఇంకా పెద్ద పెద్ద రాకెట్ల నిర్మాణానికి పూనుకున్నాడు. రాకెట్ టెక్నాలజీకి పునాది రాళ్ల లాంటి ఎన్నో ముఖ్యమైన ఆవిష్కరణలు చేశాడు. ఉదాహరణకి, ఒకటి కన్నా ఎక్కువ దశలు ఉండే రాకెట్ల వినియోగాన్ని అర్థం చేసుకున్నాడు. అలాంటి రాకెట్లో అడుగు భాగం మొదటి దశ అవుతుంది. అందులో ఉండే ఆక్సిజన్ ఇంధనాల సహాయంతో రాకెట్ గాల్లో ఎంత ఎత్తుకుపోతుంది. అందులోని ఇంధనం అంతా మండిపోయాక భారమైన మొదటి దశ రాకెట్ నుండి వేరుపడి కిందకి రాలిపోతుంది. ఇప్పుడు ఆ మొదటి దశ మీద ఉండే రెండవ దశలో ఉండే ఆక్సిజన్ ఇంధనాలు మండుతూ రాకెట్ని పైకి తోయటం ఆరంభిస్తాయి. రెండవ దశ ఇప్పుడు రాకెట్ని ఇంకా వేగంగా తోస్తూ ఉంటుంది. ఎందుకంటే బరువైన మొదటి దశ ఇప్పుడిక లేదు. అలాగే రెండవ దశ పని అయిపోయాక అందులోని ఇంధనం అంతా అయిపోయాక అది కూడా పడిపోయి మూడవ దశ పని ప్రారంభిస్తుంది. ఈ విధంగా రాకెట్ ఒకే పెద్ద దశలో కన్నా బహుళ దశల వల్ల మరింత వేగంగా మరింత ఎత్తుకి పోగలుగుతుంది. ఈ విధంగా రాకెట్ టెక్నాలజీలో గోడార్డ్ కృషి ఫలితంగా 214 పేటెంట్లు వచ్చాయి. 1930కి 1935కి మధ్య గంటకి 885 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ 2.4 కిలోమీటర్ల ఎత్తుకి చేరుకోగల రాకెట్లు నిర్మించి ప్రదర్శించాడు. ఇంత జరుగుతున్నా గోడార్డ్ కృషి పెద్దగా ఎవరినీ ఆకట్టుకోలేదు. అసలు అలాంటి కృషి జరుగుతోందనే ఎవరికీ తెలియదు. అతడిని ప్రోత్సహించడానికి అమెరికన్ ప్రభుత్వము ఏమీ చేయలేదనే చెప్పాలి. కానీ అప్పుడు జర్మనీలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. 1923లో రాకెట్ల మీద హెర్మన్ ఓబెర్త్ రాసిన పుస్తకంతో అక్కడ రాకెట్ యుగం ఆరంభమైంది. ఇతడి భావాలు కూడా సియాల్కోవిస్కి గోడార్డుల భావాలకి ఎంతో సన్నిహితంగా ఉన్నాయి. 1927లో జర్మనీలో రోదసీయాన సంస్థ ఒకటి స్థాపించబడింది. దాని ప్రప్రథమ సభ్యులలో విల్లీలే అనే కుర్రవాడు ఉన్నాడు. ఇతగాడు వెర్నర్ ఫాన్ బ్రౌన్ అనే మరో యువకుణ్ణి కూడా ఈ సంస్థకి పరిచయం చేశాడు. ఈ సంస్థ ద్రవ్య ఇంధనపు రాకెట్లు నిర్మించసాగింది. అలాంటి 85 రాకెట్లు నిర్మించి ప్రయోగించింది. వాటిలో ఒకటి ఇంచుమించు 1.5 కిలోమీటర్ల ఎత్తుకి ఎగిరింది. గోడార్డులో ఒక్కడు స్వశక్తితో సాధించిన దాంతో పోలిస్తే ఈ సంస్థ సాధించింది తక్కువే. కానీ త్వరలోనే ఆ సంస్థకి ఎంతో ముఖ్యమైన సహాయం ఒకటి సమకూరింది. 1933లో అడాల్ఫ్ హిట్లర్ జర్మనీకి అధినేత అయ్యాడు. ఇతడు పరమ కిరాతకుడు. జర్మనీ సంగ్రామ శక్తిని వేయింతలు చేసి ఇరుగు పొరుగు దేశాలను ఆక్రమించుకోవాలని ఇతడి పన్నాగం. రాకెట్లు గొప్ప యుద్ధ సాధనాలని అతడు గ్రహించాడు. కనుక సంస్థ చేస్తున్న కృషికి ఇతడు మద్దతునిస్తున్న రాకెట్ నిర్మాణ కృషికి ఇతడు మద్దతు ఇచ్చాడు. హిట్లర్ ఉద్దేశం ఏమిటో తెలుసుకున్న విల్లీలే ఏవగింపుతో జర్మనీ వదిలి వెళ్ళిపోయాడు. వెర్నర్ ఫాన్ బ్రౌన్ మిగిలాడు. హిట్లర్ మద్దతునిస్తున్న రాకెట్ నిర్మాణ కృషికి ఇతడు నేతృత్వం వహించాడు. 1936లో జర్మనీ ఈశాన్య భాగంలో బాల్టిక్ సముద్ర తీరంలో రాకెట్ ప్రయోగాల కోసం ఓ రహస్య స్థావరం నిర్మించబడింది. ప్రభుత్వ వనరుల అండ ఉండటంతో వెర్నర్ ఫాన్ బ్రౌన్ పని చురుగ్గా సాగింది. 1938 కల్లా 17 కిలోమీటర్ల ఎత్తు ఎగరగలిగే రాకెట్లు తయారు చేయగలిగాడు.